177 హాహాహుహు ముఖస్థిత సం భా హాహాహుహు ముఖస్థుత్యా హుహు నామక గంధర్వా ముఖ్యా యేషాం జనానాం పైస్తథా స్తుత్య గుణినిష్ఠ గుణాభిధానం స్తుత్యః ఆదాశ్రయత్వేన ప్రతిపాదనీయేత్యర్థ ఓం హాహాహుహు ముఖ స్తుత్యాయే నమః ఆం వి హాహాహుహు అను పేరు గల ప్రధాను అయిన గంధర్వులచేత స్తోత్రము చేయబడినది. గుణవంతుని యందలి గుణములను జెప్పుట స్తుతి ఎనబడును. గుణినిష్ట గుణాభిధానం స్తుత్యః అట్టిగుణములు కాశ్రయభూతగా జ్ఞానులచేత ప్రతిపాదింపబడునది. హాహాహుముఖ స్తుత్యాయను నామముచేత పరమేశ్వరినిష్టమైన స్తవనీయ గుణనికరము ప్రతిపాదింపబడుచున్నదని భావము.